Bonjour, boys and girls. You people look so good tonight. Let's party and hit the spot. As we take it higher, we gon' set the song on fire. And yeah, rakkalavari vandanam swagatham namaskaram vanakkam. Mittilo mattilo unda nachathra latto okkata cheri kalasi melisi tadisi dunni dummu leppi paredam. Yeah. Lamborghini, love lo many, shukra shani, ek paina hi de pane. Ni manchuni, na agini, jodin chani, le du ye hani. Ni istam varinchu, o sneham mantram japinchu, ni kosam sukhinchu, miss jai ku e janchu. ఓ స్నేహం మంత్రం జపించు నీ కోసం సుఖించు మిస్ జైకు ఈ ఛాన్సు తాకన్ తాకను ఉడికినే కొంచెం లుక్కు లుక్కులో అడిగినే లంచం. Yeah, tala tala rolex velike gala gala gala vachu palike jala jala jala champagne molike swiss cheese e namile branded in life friend e ga kaipu taande vaipu cheetule chaatu kshanamokka fashion maradu ee passion pagalanta action ma patti ka affection ra lovely ferrari yada ansunu gille tapori louis vuitton shikari nee venake singari ra lovely ferrari yada ansunu gille tapori louis vuitton shikari nee venake singari yo gucci hugo swiss not standard no local and only branded damunte chindileyaro లేదంటే అట చూడరు తాకన్ తాకను ఉడికినే కొంచెం. Yeah, fashion ikedi ration kani tarigi poni varame passion now. Let me make my little confession, love has no brands on the stand guy right now. Lamborghini, love lo many, shukra shani, eka paina ide pani, ni manchuni, na agini, jodin chani, le du ye hani, ni ishtam marinchu, o sneham mantram japinchu, ni kosam sukhinchu, miss cheyku ee chance. Nee kosam sukhinchu, mistake ko ee chance.